కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ. దేవా మనుష్యాః మనుష్యాః పితరః పితరస్తే తేన్యతః అన్యత ఆసన్న ఆసన్నసురాః అసురా రక్షాగుంసి రక్షాగుంసి పిశాచాః పిశాచాస్తే తేన్యతః అన్యతస్తేషాం తేషాం దేవానాం దేవానాముత ఉదయద్ల్పం అల్పం లోహితం లోహితమకర్వన్ అకర్వన్ తత్ తద్రక్షాగుంసి రక్షాగుంసి రాత్రేభిః రాత్రేభిరసుధ్నన్ రాత్రేభిరితి రాత్రేభిః అసుధ్నన్ తాన్ తాన్ శుద్ధాన్ శుద్ధాన్ మృతాన్ మృతానభి అభిక్షత్ ఔచ్ఛత్తే తే దేవాః దేవా అవిదుః అవిదుర్యః యో వై వైనః నోయమ్ అయమ్ మృయతే మృయతే రక్షాగుంసి రక్షాగుంసి వై స్వామిమం ఇమం ఘ్నంతి ఘ్నంతీతి ఇది తే రక్షాగుంసి రక్షాగస్యప అపామంత్రయంత అమంత్రయంత తాని తాన్యబ్రువన్ అబ్రువన్ వరం వరం రణామహై రణామహై యదసురాన్ అసురాన్ జయామ జయామ తత్ తన్న నస్రః సహ తత్ అసమితి తదః తదో వై వై దేవాః దేవాసురాన్ అసురాన్ అజయన్ అజయంతే తే సురాన్ అసురాన్ జిత్వా జిత్వా రక్షాగుంసి రక్షాగస్యప అపానదంత అనుదంత తాని తాని రక్షాగుంసి రక్షాగస్య నృతం అనృతమకర్త అకర్తేది ఇది సమంతం సమంతం దేవాన్ సమంతమితి సమ్ అంతం దేవాన్ పరి పర్యవశన్ అవిశందే తే దేవాః దేవా అగ్నౌ అగ్నావనాథంత అనాథంతే తేగ్నే అగ్నే ప్రవతే ప్రవతే ప్రోడాశం ప్రవతే ప్రవతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం అష్టాకపాలమిష్టాకపాలం అవపన్నగ్నే అగ్నే విబాధవతే విబాధవతేగ్నే విబాధవతే విబాధావతే అగ్నే ప్రతీకవతే ప్రతీకవతే యత్ ప్రతీకవతే ప్రతీకావతే యదగ్నే అగ్నే ప్రవతే ప్రవతే నిరవపన్ ప్రవతైరి ప్రావతే నిరవపనయాని నిరవపన్నితిని అవపన్ యాన్యే ఏ పురస్తాత్ పురస్తాద్రక్షాగుంసి రక్షాగస్యాసన్ ఆసంతాని తాదితేన తేన ప్రాణదంత అనదంతయత్దగ్నే అగ్నే విబాధవతే విబాధవతే యాని విబాధవతైరి విబాధావతే యాన్యే ఏవాభితః అభితో రక్షాగుంసి రక్షాగస్యాసన్ ఆసంతాని తాదితేన తేన వ్యబాధంత అబాధంతయత్దగ్నే అగ్నే ప్రతీకవతే ప్రతీకవతే యాని ప్రతీకవతైతి ప్రతీకవతే యాన్నేవ ఏవ పశ్చాత్ పశ్చాద్రక్షాగుంసి రక్షాగస్యాసన్ ఆసంతాని తాని తేన తేనాప అపానదంత అనదంతరతః తతో దేవాః దేవా అభవన్ అభవన్ పరాః పరాసురాః అసురాయః యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవానితి భ్రాతృవ్యవాన్ స్యాత్ సః సస్పర్ధమానః స్పర్ధమాన ఏతయా ఏతయేష్ట్యా ఇష్ట్యా యజేత యజేతాగ్నే అగ్నే ప్రవతే ప్రవతే ప్రోడాశం ప్రవత ఇది ప్రావతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలమి అష్టాకపాలమిష్టాకపాలం నిర్భవేత్ ఉపేదగ్నే అగ్నే విబాధవతే విబాధవతే అగ్నే విబాధవతే ఇది విబాధావతే అగ్నే ప్రతీకవతే ప్రతీకవతే యత్ ప్రతీకవతే ప్రతీకావతే యదగ్నే అగ్నే ప్రవతే ప్రవతే నిర్భవతి ప్రవతేది ప్రవతే నిర్భవతి యః నిర్భవతీతి నిహేవపతి యదేవ ఏవాస్మాత్ అస్మాచ్చ్రేయాన్ శ్రేయాన్ భ్రాతృవ్యః భ్రాతృవ్యస్తం వందేన తేన ప్రణుదతే మృదతే యత్ యదగ్నే అగ్నే విబాధవతే విబాధవతే యః విబాధవతైతి విబాధావతే యదేవ ఏవైనేన ఏనేన సదృం సదృంతం సదృమితి సాదృం అందేన తేన విబాధతే అబాధతే యత్ యదగ్నే అగ్నే ప్రతీకవతే ప్రతీకవతే యః ప్రతీకవతైతి ప్రతీకావతే య ఏవ ఏవాస్మాత్ అస్మాత్ పాపీయాన్ పాపీయాంతం తందేన తేనావ అపనృతే నృతే ప్రశ్రేయాగుంసం శ్రేయాగుంసం భ్రాతృవ్యం భ్రాతృవ్యం నృతే నృతేతి అతి సదృశం సదృశం క్రామతి క్రామతి నైనం ఏనం పాపీయాన్ పాపీయానాప్నోతి ఆప్నోతి ఏం విద్వాన్ విద్వానేతయా ఏతయేష్ట్యా ఇష్ట్యా యజతే యజత ఇది యజతే దేవాసురా సంయత్తాః దేవాసురా ఇది దేవాసురాః సంయత్తాసన్ సంయత్తాది సంయత్తాః ఆసన్ దేవాః దేవాః అబ్రువన్ అబ్రువనయః యోనః నో వీర్యావత్తమః వీర్యావత్తమస్తం వీర్యావత్తమ ఇది వీర్యావత్ తమః తమలో అన సమారభామహై సమారభామః ఇది సమారభామః ఇది సమారభామహై ఇది తే తరింద్రం ఇంద్రమబ్రువన్ అబ్రువన్ త్వం త్వం వై వైనః నో వీర్యావత్తమః వీర్యావత్తమోసి వీర్యావత్తమ ఇది వీర్యావత్ తమః అసి త్వాం తామనో అను సమారభామహై సమారభామః ఇది సమారభామః ఇది సమారభామహై ఇది సహ సోబ్రవీత్ అబ్రవీస్రో మే మహిమా ఇమా సర్వ తనవో వీర్యావతీ వీర్యావతీస్తా వీర్యావతీరి వీర్యావతీ తాస్ ప్రేణీత ప్రేణీత రథాసురాన్ అసురానభి అభిభవిష్యథ భవిష్యథేతి వై వై బ్రూహి బ్రూహీతి ఇత్యబ్రువన్ అబ్రువన్ ఇయమ్ ఇయమగం హోముగ్ అగం హోముగియమ్ అగం హోముగిత్యగం హహాముగ్ ఇయమ్ విమృధా విమృధేయమ్ విమృధేతి విమృధా ఇయమింద్రియావతీ ఇంద్రియావతీతి ఇంద్రియావతీతి ఇంద్రియావతీ ఇత్యబ్రవీత్ అబ్రవీతే తదింద్రాయ ఇంద్రాయాగం హోముచే అగం హోముచే ప్రోడాశం అగం హోముచరిత్రగం హహాముచే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలని ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం ఇరవన్ అవమన్నింద్రాయ ఇంద్రాయ వైమృధాయ వైమృధాయేంద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావతే యత్ ఇంద్రియావత ఇది ఇంద్రియావతే యదింద్రాయ ఇంద్రాయాగం హోముచే అగం హోముచే నిరవన్ అగం హోముచరిత్యగం మహాముచే నిరవపన్నగంహస నిరవపన్మితిని అవపన్ అగంహస ఏవ దేవతేన ఏనాముచ్యంధ అముచ్యంధయత్ ఇదింద్రాయ ఇంద్రాయ వైమృధాయ వైమృధాయ మృధ మృధ ఏవ దేవతేన ఏనాప అపాఘ్నత అఘ్నతయత్ ఇదింద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావత ఇంద్రియమ్ ఇంద్రియావతరి ఇంద్రియావతే ఇంద్రియమేవ దేవతేన ఏనాత్మన్ ఆత్మన్న దశత అదశత్రయస్త్రిపుంసత్కపాలం త్రయస్త్రిపుంసత్కపాలం ప్రోడాశం త్రయస్త్రిపుంసత్కపాలయస్త్రిపుంసత్ కపాలం ప్రోడాశన్ని ఎరవపన్ అవపన్ త్రయస్త్రిపుంసత్ త్రయస్త్రిపుంసద్వై త్రయస్త్రిపుంసది త్రయ త్రిపుంసత్ వై దేవతా దేవతాస్తా తా ఇంద్ర ఇంద్ర ఆత్మన్ ఆత్మన్నను అను సమారంభయత సమారంభయత భూత్యై సమారంభయతేతి సమారంభయత భూత్యై తాం తాం వావ వావదేవా దేవా విజితి విజితిముత్తమా విజితిమితి వీజితి ఉత్తమాసురై ఉత్తమామిత్యుత్తమా అసురైర్విజయంత అజయంతయ యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ సహ స్పర్ధమాన స్పర్ధమాన ఏతయా ఏతయేష్ట్యా ఇష్ట్యా యజేత యజేతేంద్రాయ ఇంద్రాయాగం హోముచే అగం హోముచే పరోడాశం అగం హోముచరిత్రగం హహాముచే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేర్ వపేదింద్రాయ ఇంద్రాయ వైమృధాయ వైమృధాయేంద్రాయ ఇంద్రాయేంద్రజావదే ఇంద్రజావదే బంహస ఇంద్రజావదేంద్రజావదే అగంహస వై వాష ఏష గృహీత గృహీతో యస్మాత్ యస్మాత్ శ్రేయాన్ శ్రేయాన్ భ్రాతృవ్య భ్రాతృవ్యోయత్ ఇదింద్రాయ ఇంద్రాయాగం హోముచే అగం హోముచే నిర్వపతి అగం హోముచరిత్యగం హహాముచే నిర్వపత్యగంహస నిర్వపతీతి నిహేవపతి అగంహస ఏవ ఏవకేన తేన ముచ్యతే ముచ్యతే మృధా మృధా వై వా ఏషోభిషన్న అభిషన్నో యస్మాత్ అభిషన్న ఇత్యభిసన్న యస్మాత్ సమానేషు సమానేష్వన్య అన్యశ్రేయాన్ శ్రేయానుత ఉత అభ్రాతృవ్య అభ్రాతృవ్యోజత్ ఇదింద్రాయ ఇంద్రాయ వైమృధాయ అయి వృధాయుధ వృధ ఏవేన ఏనాప అపహతే అదేయత్ంద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావత ఇంద్రియమ్ ఇంద్రియావత ఇది ఇంద్రియావతే ఇంద్రియమే ఏవేన తేనాస్మన్ ఆత్మన్ ధత్తే త్రయస్త్రింశత్కపాలం త్రయస్త్రింశత్కపాలం రోడాశం త్రయస్త్రింశత్కపాలత్రయస్త్రింశత్కపాలం రోడాశన్ని నిర్భవతి అపతి త్రయస్త్రింశత్ త్రయస్త్రింశద్వై త్రయస్త్రింశతి త్రయ త్రింశత్ వై దేవతాస్తా యజమాన యజమాన ఆత్మన్ ఆత్మన్ననో అను సమారంభయతే సమారంభయతే భోగ్యై సమారంభయత ఇది సా ఆరంభయతే భోగ్యై సా వై వా ఏషా ఏషా విజితి విజితిర్నామ విజితిరితి వేదితి నామేష్ ఇష్టిర్య యేవం ఏం విద్వాన్ విద్వానేతయా ఏతయేష్ట్యా ఇష్ట్యా విజతే యజత ఉత్తమా ఉత్తమామే ఉత్తమా విద్యుతమా ఏ విజితి విజితి భ్రాతవ్యేణ విజితిమిది వేదితి భ్రాతవ్యేణ విజయతే జయత ఇది జయతే దేవాసురా సంయక్తా దేవాసురా దేవాసురా సంయక్తా సన్ సంయక్తాది సంయక్త ఆసం తేషాం గాయత్రీ గాయత్రియోజ ఓజో బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ప్రజా ప్రజా పశూన్ ప్రజామితి ప్రాజా పశూన్ సంగృహ్య సంగృహ్యాదాయ సంగృహ్యేది సంగృహ్య ఆదాయాపక్రమ్య ఆదాయేత్యాదాయ అపక్రమ్యాతిష్టత్ అపక్రమ్యేత్యపక్రమ్య అతిష్టత్ తే మన్యంత అమన్యంత యతరాన్ యతరాన్ వై వా ఇయమ్ ఇయముపావచ్యతి ఉపావచ్యతి తే ఉపావచ్యతీవచ్యతి త ఇదం ఇదం భవిష్యంతి భవిష్యంతీతి ఇది తాం తాం వి యహ్వయంత అహ్వయంత విశ్వకర్మన్ విశ్వకర్మన్ని విశ్వకర్మన్ని విశ్వాకర్మన్ ఇది దేవా దేవాదాభి దాభీతి ఇత్యతురా అసురాస్సా సాన నాణ్యతరాన్ అన్యతరాగశ్చన సనోపావర్తత ఉపావర్తతే ఉపావర్తతేప ఆవర్తత తే దేవా దేవాజు యజురపశ్యన్ అపశ్యన్నోజ ఓజోసి అసిఫ సహోసి అసిఫలం బలమసి అసిభ్రాజ భ్రాజోసి అసి దేవానా దేవానాం ధామ ధామ నామ నామాసి అసి విశ్వం విశ్వమసి అసి విశ్వాయు విశ్వాయుసర్వం విశ్వాయురి విశ్వాయు సర్వమసి అసి సర్వాయు సర్వాయురభిభో సర్వాయురితి సర్వాయు అభిభోరితి అభిభోరిభో ఇది వావదేవాసురానా అసురానామోజ ఓజో బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ప్రజా ప్రజా పశూన్ ప్రజాది ప్రాజా పశూనవృందద అవృందతయత్గాయత్రీ గాయత్రి అపక్రమ్య అపక్రమ్యాతిష్టత్ అపక్రమ్యేత్యపక్రమ్య అతిష్టత్తస్మాదేతాయత్రీ గాయత్రీతి ఇదీష్టి ఇష్టిమాహు ఆహు సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వై గాయత్రీ గాయత్రీ సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వై తదవక్రమ్య అవక్రమ్యాతిష్టత్ అవక్రమ్యేత్యవక్రమ్య అతిష్టద్యత్యేతయా దేవా దేవా అసురాణాం అసురాణామోజ ఓజో బలం బలమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ప్రజా ప్రజా పశూన్ ప్రజాది ప్రజా పశూనవృంజత అవృంజత తస్మాత్ తస్మాదేతాగం సంవర్గ సంవర్గతి సంవర్గతి సంవర్గ ఇదిష్టి ఇష్టిమాహు ఆహుర్య యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ సత్ భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ సత్ తస్పర్ధమాన స్పర్ధమాన ఏతయా ఏతయేష్ట్యా ఇష్ట్యాచేత చేతాగ్నయే అగ్నయే సంవర్గాయ సంవర్గాయ ప్రోడాశం సంవర్గాయేతి సంవర్గాయ ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ వపేత్తం తగం శ్రుతం శ్రుతమాసన్నం ఆసన్నమేతేన ఆసన్నమిత్యాసన్నం ఏతేన యజుషా యజుషాభి అభిమృషేత్ మృషేతోజ ఓజ ఏవలం బలమింద్రియమ్ ఇంద్రియమ్ వీర్యం వీర్యం ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామిది ప్రాజా పశువం భ్రాతృవ్య భ్రాతృవ్య వృందే వృందే భవతి భవత్యాత్మనా ఆత్మనా పరా పరా అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతీతి భవతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాయి ప్రజా అసృజతా తా అస్మాత్ అస్మాత్ సృష్టా సృష్టా పరాచీ పరాచీరాయన్ రాయంతా ఎత్రవసన్ అవసన్ తర్ముద్ గర్ముదు ఉదతిష్టత్ అతిష్టత్తా తా బృహస్పతి బృహస్పతిశ్చ తాన్వైతాం అన్వైతాగుంస అన్వైతామిత్యను అవైతాం సో బ్రవీర్ అబ్రవీ బృహస్పతి బృహస్పతిరనయా అనయా త్వా ప్రదిష్టాని తిష్టాన్యథ అథ ప్రజా ప్రజా ఉపావర్త్యంతి ఉపావతి ప్రజా ఉపావర్త్యంతీతి ఉపావర్త్యంతీత్యవ ఆవర్త్యంతి ప్రాతిష్టత్ అతిష్టత్త తో వై వై ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతిమితి ప్రజా ప్రజా ఉపావర్తంత ప్రజా ఇది ప్రజా ఉపావర్తంతయ ఉపావర్తంతేవ ఆవర్తంత య ప్రజాకామ ప్రజాకామ సత్ ప్రజాకామ ఇది ప్రజాకామ సత్తస్మై తస్మా ఏతం ఏతం ప్రజాపత్యం ప్రజాపత్యం గార్ముదం ప్రజాపత్యమిది ప్రజాపత్యం గార్ముదం చరం చరన్ని నిర్మపేత్ అపేత్ ప్రజాపతి ప్రజాపతిమే ప్రజాపతిమిది ప్రజాపతి ఏవేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవాస్మై అస్మై ప్రజా ప్రజాం ప్రజామిది ప్రజా ప్రజనయతి జనయతి ప్రజాపతి ప్రజాపతి పశూన్ ప్రజాపతిమిది ప్రజాపతి పశూన సృజత అసృజతేస్మాత్ అస్మాత్ సృష్టా సృష్టా పరాంచ పరాంచాయన్ ఆయంతే తేత్రవసన్ అవసం తో ధర్ముత్ ధర్ముత్ ఉదతిష్టత్ అతిష్టత్తాన్ తాన్ భూషా భూషా చాన్వైతాం అన్వైతాగుంస అన్వైతామిత్యను అవైతాం సో బ్రవీత్ అబ్రవీత్ భూషా భూషానయా అనయా మా ప్రతిష్ట తిష్టాథ అథవా పశవ పశవ ఉపావత్స్యంతి ఉపావత్స్యంతీతి ఉపావత్స్యంతేవ ఆవత్స్యంతి మాం మాం ప్రతిష్ట తిష్టేతి ఇది సోమ సోమో అబ్రవీత్ అబ్రవీన్మ మమ వై వా అకృష్టపత్యం అకృష్టపత్యమితి అకృష్టపత్యమిత్యకృష్టాపత్యం ఇత్యుభౌ ఉభౌ వాం వాం ప్రతిష్టాని తిష్టానీతి ఇత్యబ్రవీర్ అబ్రవీత్తౌ తౌ ప్రతిష్టత్ అతిష్టత్ర తో వై వై ప్రజాపతి ప్రజాపతి పశవ ప్రజాపతిమిది ప్రజాపతి పశవ ఉపావర్తంత ఉపావర్తంతయ ఉపావర్తంతేత్యుప ఆవర్తంత య పశురామ పశురామ సార్ పశుకామతి పశుకామ సత్తస్మై తస్మాదం ఏదగం సోమాపౌష్ణం సోమాపౌష్ణం గారుతం సోమాపౌష్ణమితి సోమాపౌష్ణం దార్ముతం చరం చరణి నిర్వపేత్ అపేత్ సోమాభూషణ సోమాభూషణాదేవ సోమాభూషణమితి సోమాభూషణ ఏవేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రజనయత జనయత సోమ సోమో వై వైరేతోధా రేతోధా పూషా రేతోధారేత పూషా పశూనా పశూనా ప్రజనయిత ప్రజనయిత సోమ ప్రజనయితే ప్రజనయిత సోమేవ ఏవాస్మై అస్మై రేత ఏతో దాతి దాతి పూషా పూషా పశూన్ పశూన్ ప్రజనయతి జనయతీతి జనయతి అగ్నే గోభి గోభిర్న నా ఆగహి గహీందో ఇందో పుష్ట్యా ఇందో ఇదీందో పుష్ట్యా జుషస్వ జుషస్వ నహితి నహ ఇంద్రో ధర్త ధర్త గృహేషు గృహేషు నహితి నహ సరితాయ యస్క హస్త్రియ సహస్త్రియస్క సమః మమ గృహేషు గృహేషు రారణత్ రారణదితి రారణత్ ఆ భూషా భూషా ఏతు ఏత్వా ఆవసు వస్విదివసు ధాతా దదాతు దదాతు నః మో రయిం రయిమీశాన ఈశానో జగత జగతస్పతి పతిరితి పతి సనః పూర్ణేన పూర్ణేన వావనత్ వావనదితి వావనత్ తష్టాయ యో వృషభ వృషభో వృషాన వృషాస సమః మో గృహేషు గృహేషు రారణత్ రారణదితి రారణత్ సహస్రేణ అయుతేన అయుతేన చేతి ఏన దేవామృతం అమృతం దీర్ఘం దీర్ఘద్విశ్రవ శ్రవోదివి ఇద్యీయంత ఐదయంతేయంత రాజస్పోష పోషత్వం తమస్మభ్యం అస్మభ్యం గవాం అస్మభ్యమిస్మాభ్యం గవాం కుల్మిం కుల్మిం జీవసే జీవస ఆయువస్వ యువస్వేతి యువస్వ అగ్నిర్గృహపతి గృహపతి సోమ గృహపతిరితి గృహపతి సోమో విశ్వమణి విశ్వమణి సవిత విశ్వమణిరితి విశ్వామణి సవితా సుమేధా సుమేధా స్వాహా సుమేధా ఇది సుమేధా స్వాహే విశ్వాహా అగ్నే గృహపదే గృహపదేయ గృహపత ఇది గృహపదే ఎస్ తే ఘృత్య ఘృత్యో భాగ భాగస్తేన తే అసహ సహ ఓజ ఓజ ఆక్రమమానాయ ఆక్రమమాణాయ ధేహి ఆక్రమమాణాయేత్యాక్రమమాణాయ ధేహి శ్రైష్ట్యాద్ శ్రైష్ట్యాత్పథ అసో మాయోషం యోషం మూర్ధా మూర్ధా భూయాసం భూయాసగ్స్వాహ సాహే విస్వాహా చిత్రయాజేత యేత పశురామ పశురామ ఇయమ్ పశుకామ ఇది పశుకామ ఇయమ్ వై వై చిత్రా చిత్రాయత్ యద్వై వాహ్యాం అస్యాం విశ్వం విశ్వం భూతం భూతమధి అధి ప్రజాయతే ప్రజాయతేన ప్రజాయత ఇది ప్రజాయతే తేనేయమ్ ఇయమ్ చిత్రా చిత్రాయ యేవం ఏవం విద్వాన్ విద్వాన్శ్చిత్రయా చిత్రయా పశుకామ పశుకామో నిజతే పశుకామ ఇది పశుకామ నిజతే ప్రజయా ప్రజయా పశుభి ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథునై పశుభిరితి పశుభి మిథునైర్జాయతే జాయతే ప్రైవ ఏవాగ్నేయేన ఆగ్నేయేన వాపయతి వాపయతి రేత రేత సౌమ్యేన సౌమ్యేన దాది దాది రేత ఏత ఏ హితం హితం వృష్టా వృష్టారూపాణి రూపాణి వికరోతి కరోతి సారస్వతౌ సారస్వతౌ భవత ఏతద్వై ద్వై దైవ్యం దైవ్యం మిథునం మిథునం దైవ్యం దైవ్యమేవ ఏవాస్మై అస్మై మిథునం మిథునం మధ్యద మధ్యతో దాది దాది పుష్ట్యై పుష్ట్యై ప్రజననాయ ప్రజననాయ సమీవాల్యై ప్రజననాయేతి ప్రజననాయ సమీవాల్యై చరు చతుర్భవతి భవతి వాక్ వాగ్వై వై సమీవాళీ సమీవాళీ పుష్టి పుష్టి ఖలు ఖలు వై వై వాక్ వాక్పుష్టిం పుష్టిమేవ ఏ వాచం వాచముప ఉపైతి ఏంద్ర ఐంద్ర ఉత్తమ ఉత్తమోవతి ఉత్తమ భవతి తేన తేనైవ ఏతత్ తన్మిథునం మిథునకం సప్త సప్తైతాని ఏతాని హవీవంశి హవీవంశి భవంతి భవంతి సప్త సప్తగ్రామ్యాః గ్రామ్యాః పశవః పశవః సప్త సప్తారణ్యాః ఆరణ్యాః సప్త సప్తఛందాగుంసి ఛందాగస్యుభయస్య ఉభయస్యావరుద్ధి అవరుద్ధ్యాథ అవరుద్ధ్యాత్యవరుద్ధి అధైతాః ఏతా ఆహుదీః ఆహుదీర్జుహోతి ఆహుదీరిత్యాహుదీః యుహోత్యేతే ఏతే వై వై దేవాః దేవాః పుష్టిపతయః పుష్టిపతయస్తే పుష్టిపతయేతి పుష్టిపతయః తదేవ ఏవాస్మిన్ అస్మిన్ పుష్టిం పుష్టిం దధతి దధతి పుష్యతి పుష్యతి ప్రజయాః ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయాః పశుభిరథో పశుభిరితి పశుభిః అథో యత్ అథో ఇత్యథో యదేతాః ఏతా ఆహుదీః ఆహుదీర్జుహోతి ఆహుతిరిక్యాహుతిః యుహోతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాహుతి ప్రతిష్ఠిత్యై మారుతమసి అసి మరుతాం మరుతామోజ రోజోపాం అపాం ధారాం ధారాం భింధి భింధి రమయత రమయత మరుత మరుత శయనం శయనమాయనం ఆయనం మనోజపసం మనోజవసం వృషణం మనోజవసమితి మనహజవసం వృషణకం సువృత్తిం సువృత్తిమితి సువృత్తిం ఏన శర్ధ శర్ధ ఉగ్రం ఉగ్రమవసృష్టం అవసృష్టమేపి అవసృష్టమిత్యవసృష్టం ఏది తదశ్వినా అశ్వినా పరిభర్తం భర్తగ్రస్వస్తి స్వస్తి స్వస్తి ప్రోవాతో వర్షన్ ప్రోవాత ఇది పునః వాత వర్షన్ జిన్మ జిన్మరావృత్ ఆవృత్సాహ ఆవృత్యావృత్ సాహా వాతావత్ వాతావద్వర్షన్ వాతావదితి వాతావృత్ వర్షన్ ఉగ్రహ ఉగ్రరావృత్ ఆవృత్సాహా ఆవృత్యావృత్ సాహా అస్తనయన్ స్తనయన్ వర్షన్ వర్షన్ భీమ భీమరావృత్ ఆవృత్సాహా ఆవృత్యావృత్ స్వాహాదశని అనశన్యవస్థోర్జన్ అవస్థోర్జన్ విద్యుత్ అవస్థోర్జన్యవాస్థోర్జన్ విద్యుద్వర్షన్ వర్షం రేషరావృత్ ఆవృత్సాహా ఆవృత్యావృత్ స్వాహాతిరాత్రం అతిరాత్రం వర్షన్ అతిరాత్రమిత్యతిరాత్రం వర్షం పూర్తి పూర్తిరావృత్ ఆవృత్సాహా ఆవృత్యావృత్ స్వాహా బహు బహుహ హాయం అయమవృషాద్ అవృషాది శ్రుతః శ్రుతరావృత్ ఆవృత్సాహా ఆవృత్యావృత్ స్వాహా తపతి ఆతపతి వర్షన్ ఆతపతేత్యాతపతి వర్షం విరాట్ విరాడావృత్ విరాడితి వీరాట్ ఆవృత్స్వాహా ఆవృత్యావృత్ స్వాహావస్థోర్జన్ అవస్థోర్జన్ విద్యుత్ అవస్థోర్జన్నిత్యవాస్థోర్జన్ విద్యుద్వర్షన్ వర్షన్ భూత భూతరావృత్ ఆవృత్స్వాహా ఆవృత్యావృత్ స్వాహా మాందాహ మాందావాసాహ ఆశాశుంధ్యో శుంధ్యోరజిరా అజిరాజిరా జ్యోతిష్మతే తమస్వరే తమస్వరే వందరే వందరే సుఫేనా సుఫేనా సోఫేనా మిత్రభృద క్షత్రభృద మిత్రభృద ఇది మిత్రభృద క్షత్రభృద సురాష్ట్రా క్షత్రభృద ఇది క్షత్రభృద సురాష్ట్రా సురాష్ట్రా ఇది సోరాష్ట్రా ఇహ మా మావత నవతేవర కృష్ణో అశ్వస్య అశ్వస్య సందానం సందానమసి సందానమితి సందానం అతివృష్ట్యై వృష్ట్యై ఓప ఉపనశ్యామి నశ్యామీతి నశ్యామి దేవాసవ్యాసవ్యాగ్నే అగ్నే సోమ సోమసూర్య సూర్యేతి సూర్య దేవాశ్రమణ్యా శ్రమణ్యా మిత్రవరుణా మిత్రవరుణార్యమన్ మిత్రవరుణేతి మిత్రవరుణా అర్యమన్నిత్యర్యమన్ దేవాతీతయ సతీతయోపాహం సతీతయ ఇది సాతీతయ అపాన్నవాత్ నవాదాశుహేమన్ ఆశుహేమన్నిత్యాశుహేమన్ ఉద్దోదత్త దత్తోదధిం ఉదధిం భింత ఉదధిమిత్యుదాధిం భింద దివ దివ పర్జన్యాద్ పర్జన్యాదంతరిక్షాద్ అంతరిక్షాత్ పృథివ్యా పృథివ్యాస్తత తతో నః నోవృష్ట్యా వృష్ట్యావత అవదేత్యవత ఇవాచిత్ చైష్ణవ నమ కృణ్వంతి కృణ్వంతి పర్జన్యేన పర్జన్యేనోదవాహేన ఉదవాహేనేత్యుదావాహేన పృథివీయ్యుందంతి యుందంతీతి ఉందంతి ఆయమ్ ఎన్నర నరస్సుదానవ సుదానవో దదాశుషే సుదానవ ఇది సుదానవ దదాశుషే ఇవ ఇవ కోశం కోశమచుచ్చభు అచుచ్చభుత్యచుచ్చభు విపర్జన్యా పర్జన్యా సృజంతి సృజంతి రోదసీ రోదసీ అను రోదసీ రోదసీ అను ధన్మనా ధన్మనాయంతి యంతి వృష్టయ వృష్టయ ఇది వృష్టయ ఉదీరయథ ఈరయథామరుత మరుత సముద్రత సముద్రతో యూయమ్ యూయమ్ వృష్టిం వృష్టిం వర్షయథ వర్షయథాపురీషిణ పురీషిణ ఇది పురీషిణ నవ ఓదస్రా దస్రా ఉప ఉపదస్యంతి దస్యంతి ధేనవ ధేనవ శుభం శుభం యాతాం యాతామను అనురథా రథా అవృత్సత అవృత్సతేవృత్సత సృజా వృష్టిం వృష్టిం దివ దివ ఆద్భి అద్భిస్సముద్రం అద్భిరిత్యపర్భి సముద్రం వృణ వృణేతి వృణ అబ్జాసి అబ్జాత్యపర్జా అసి ప్రథమజా ప్రథమజా బలం ప్రథమజా ప్రథమాజా బలమసి అసి సముద్రియం సముద్రియమితి సముద్రియం ఉన్నంభయ నంభయ పృథివీం పృథివీం భింధి భింధీదం ఇదం దివ్యం దివ్యం నభ నభ ఇది నభ ఉద్నో దివ్యస్ దివ్యస్ నహ నో దేహి దేహీశాన ఈశా నోవి విసృజ సృజా ధృతిం ధృతిమితి ధృతిం ఏ దేవా దేవాది విభాగా విభాగాయే విభాగా దివిభాగా అంతరిక్షభాగా అంతరిక్షభాగా అంతరిక్షభాగా ఇంతరిక్షభాగా ఏ పృథివిభాగా పృథివిభాగా ఇది పృథివీభాగా తమం ఇమం యజ్ఞం యజ్ఞమవంతు అవంతు తదిదం ఇదం క్షేత్రం క్షేత్రమా ఆవిశంతు విశంతు తదిదం ఇదం క్షేత్రం క్షేత్రమను అనువి ఇవిశంతు విశంతి విశంతు మారుతమసి అసి మరుతాం మరుతామోజ ఓజరి ఇది కృష్ణం కృష్ణం వాస వాస కృష్ణతూషం కృష్ణతూషం పరి కృష్ణతూషమితి కృష్ణాతూషం పరిధత్తే ధత్త ఏతద్వై వై వృష్ట్యై వృష్ట్యై రూపం రూపకం సరూప సరూప ఏవ సరూప ఇది సారూప ఏ భూత్వా భూత్వా పర్జన్యం పర్జన్యం వర్షయతి వర్షయతి రమయత రమయత మరుత మరుత శ్యేనం శ్యేనమాయనం ఆయనమిది పశ్చాద్వాతం పశ్చాద్వాతం ప్రతి పశ్చాద్వాతమితి పశ్చాద్వాతం ప్రతిమీవతి మీవతి పురోవాతం పురోవాతమే పురోవాతమితి పురహావాతం ఏ జనయతి జనయతి వృషస్యావృద్ధి అవరుద్ధి వాతనామాని అవరుద్ధ్యాదిత్యవరుద్ధి వాతనామాని జుహోతి వాతనామానీతి వాతనామాని జుహోతి వాయు వాయుర్వై వై వృష్ట్యా వృష్ట్యా ఈశే ఈశే వాయు వాయుమేవ ఏమస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ ఏవాస్మై అస్మై పర్జన్యం పర్జన్యం వర్షయతి వర్షయత్యష్టౌ అష్టౌ జుహోతి జుహోతి చతస్రః చతస్రో వై వై దిశః దిశశ్చతస్రః చతస్రోవాంతరదిశాః అవాంతరదిశాదిభ్యః అవాంతరదిశాదిత్యవాంతరదిశాః దిభ్య ఏవ దిభ్యైతి దిగ్భ్యః ఏ వృష్టిం వృష్టిపుంసం సంప్రచ్యావయతి చావయతి కృష్ణాజినే కృష్ణాజినే సం కృష్ణాజిన ఇది కృష్ణాజినే సంయౌతి యౌతి హవిః కవిరేవ ఏవాక అగరంతర్వేది అంతర్వేదితం అంతర్వేదీత్యంతేది సంయౌతి యౌత్యవరుద్ధి అవరుద్ధి యతీనా అవరుద్ధ్యావరుద్ధి యతీనామద్యమానా అద్యమానాశీర్షాణి శీర్షాణి పరా పరాపతన్ అపతంతే ఏ ఖర్జూరా ఖర్జూరా అభవన్ అభవంతేషాం ఏషా పుంరస రస ఊర్ధ్వ ఊర్ధ్వపతత్ అవదత్తాని తాని కరీరాణి కరీరాణ్యభవన్ అభవన్ సౌమ్యాని సౌమ్యాని వై వై కరీరాణి కరీరాణి సౌమ్యా సౌమ్యా ఖలు ఖలు వై వా ఆహుతి ఆహుతిర్దివ ఆహుతిరిత్యాహుతి దివవృష్టిం వృష్టిం శ్యావయతి శ్యావయతి యత్కరీరాణి కరీరాణి భవంతి భవంతి సౌమ్యగా సౌమ్యదైవ ఏవాహుత్యా ఆహుత్యా దివ ఆహుత్యేత్యాహుత్యా దివవృష్టిం వృష్టిమవ అవరుంధే రుంధే మధుషా మధుషాసం సంయౌతి యౌత్యమాం అపాం వై వా ఏషవోషధీనాం ఓషధీనా పుంరస రసవయత్ యన్మధు మధ్వభ్య అభ్య ఏవ అభ్యేత్యభ్య ఏషధీన ఓషధీభ్యో వర్షతి ఓషధీభ్యేత్యోషధేభ్య వర్షత్యసో అథో అభ్య అథోత్యసో అభ్య ఏవ అభ్యేత్యభ్య ఏషధీభ్య ఓషధీభ్యో వృష్టిం ఓషధీభ్యేత్యోషధేభ్య వృష్టిం నియతి నయతి మాందాహ మాందావాసాహ పాశా ఇది సాం సంయౌతి యోగి నామధేయై నామధేయైరేవ నామధేయైరితి నామధేయై ఏవైనా ఏనా అచ్చైతి ఏత్యథో అథో యథా అథో ఇత్యథో యథా బ్రూయాద్ బ్రూయాదసౌ అథావా ఏహి ఇహీతి ఇత్యేవం ఏవమేవ ఏవైనా ఏనా నామధేయై నామధేయైరా నామధేయైరితి నామధేయై ఆచ్యావయతి శ్యావయతి వృష్ణ వృష్ణ అశ్వస్య అశ్వస్య సందానం సందానమసి సందానమతి సందానం అసి వృష్ట్యై వృష్ట్యై త్వా ఓప ఉపనహ్యామి నహ్యామీతి ఇత్యాహ ఆహ వృషా వృషా వై వా అశ్వ అశ్వవృషా వృషా పర్జన్య పర్జన్య కృష్ణ కృష్ణ ఇవ ఇవ ఖలు ఖలు వై వై భూత్వా భూత్వా వర్షతి వర్షతి రూపేణ రూపేణ ఇవ ఏనం ఏన పుంసం సమర్థయతి వర్ధయతి వర్షస్య వర్షస్యావరుద్ధి అవరుద్ధ్యావరుద్ధి దేవా వసవ్యా వసవ్యా దేవా దేవా శర్మణ్యా కర్మణ్యా దేవాహ దేవాతయ సపీతయీ సపీతయీ సాపీతయ ఇత్యా ఆబధ్నాతి బధ్నాతి దేవతాభిరేవ ఏవాన్వహం అన్వహం వృష్టిం అన్వహమిత్యను అహం వృష్టిమిచ్చతి ఇచ్చతి యది వర్షేత్ వర్షేత్తావతి తావత్యేవ ఏవోతవ్యం ఓతవ్యం యది యది నవర్షేత్ వర్షేచ్ఛ్వః శో భూతే భూతే హవిః హవిర్మిః నిర్భవేత్ వేదహోరాత్రే అహోరాత్రే వై అహోరాత్రే ఇత్యహారాత్రే వై మిత్రావరుణ మిత్రావరుణావహోరాత్రాభ్యాం మిత్రావరుణావితి మిత్రావరుణ అహోరాత్రాభ్యాం ఖలు అహోరాత్రాభ్యామిత్యహారాత్రాభ్యాం ఖలు వై వై పర్జన్య పర్జన్యో వర్షతి వర్షతి నక్తం నక్తం వా వాహి దివా దివా వా వర్షతి వర్షతి మిత్రావరుణ మిత్రావరుణావేవ మిత్రావరుణావితి మిత్రావరుణ ఏవసేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై తస్మాహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం పర్జన్యం అహోరాత్రాభ్యామిత్యహారాత్రాభ్యాం పర్జన్యం వర్షయత వర్షయతోగ్నే అగ్నే ధామచ్చదే ధామచ్చదే పురోడాశం ధామచ్చద ఇది ధామచ్చదే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ పదేన్మారుతం మారుతం సప్తకపాలం సప్తకపాలకం శౌర్యం సప్తకపాలమితి సప్తాకపాలం శౌర్యమేకకపాలం ఏకకపాలమగ్ని ఏకకపాలమిత్యేకాకపాలం అగ్నిర్వై వా ఇదః ఇదో వృష్టిం వృష్టిముత్ ఉపీరయతి ఈరయతి మరుద మరుద స్పృష్టాం స్పృష్టాం నయంతి నయంతి యదా ఖలు ఖలు వై వా అసౌ అసావాదిత్యః ఆదిత్యోన్యం న్యం రశ్మిభిః రశ్మిభిః పర్యావర్తతే రశ్మిభిరితి రశ్మిభిః పర్యావర్తతే స పర్యావర్తత ఇది పరి ఆవర్తతే అథ వర్షతి వర్షతి ధామచ్చత్ ధామచ్చదివ ధామచ్చరి ధామచ్చత్ ఇవ ఖలు ఖలు వై వై భూత్వా భూత్వా వర్షతి వర్షత్యేతాః ఏతా వై వై దేవతాః దేవతా వృష్ట్యాః వృష్ట్యా ఈశతే ఈశతేతాః తా ఏవ ఏవ శ్రేణ శ్రేణ భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తాః తా ఏవ ఏవాస్మై అస్మై పర్జన్యం పర్జన్యం వర్షయంతి వర్షయంతి తావర్షిష్యన్ అవర్షిష్యం వర్షతి వర్షత్యేవ ఏవ సజ సృజావృష్ట్యం వృష్టిం దివ దివ ఆద్భిః అద్భిస్తముద్రం అద్భిరిత్యదర్భిః సముద్రం వృణ వృణేతి ఇత్యాహ ఆ హేమాః ఇమాశ్చ చైవ ఏవామోః అమోశ్చ శాపః తపస్సం సమర్థయతి అర్థయత్యసో అథో ఆభి అథో ఇత్యసో ఆభిరేవ ఏవామోహ అమోరచ్చ అచ్చైతి ఏత్యబ్జాః అబ్జాసి అబ్జా ఇత్యపుజాః అసి ప్రథమజాః ప్రథమజా బలం ప్రథమజాయి ప్రథమజాః బలమసి అసి సముద్రియం సముద్రియమితి ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవైతత్ ఏతత్ ఉన్నంభయ నంభయ పృథివీం పృథివీమితి ఇది వర్షాహ్వాన్ వర్షాహ్వాన్ జుహోతి వర్షాహ్వామితి వర్షాహ్వాన్ జుహోత్యేషా ఏషా వై వా ఓషధీనాం ఓషధీనాం వృష్టివనిః వృష్టివనిస్తయా వృష్టివనిరితి వృష్టివనిః తయైవ ఏ వృష్టిం వృష్టిమా ఆచ్చావయతి చావయతి ఏ దేవాః దేవా దివిభాగాః దివిభాగా ఇది దివిభాగా ఇది దివిభాగాః ఇది కృష్ణాజినం కృష్ణాజినమవ కృష్ణాజినమితి కృష్ణాజినం అవధూనోతి ధూనోతి మే ఇమ ఏవాస్మై అస్మై లోకాః లోకాః ప్రీతాః ప్రీతా అభీష్టాః అభీష్టా భవంతి అభీష్టా ఇత్యభీష్టాః భవంతీతి భవంతి సర్వాణి ఛందాగుంసి ఛందాగస్యేతస్యాం ఏతస్యామిష్యాం ఇష్ట్యామనోచ్యాని అనోచ్యానీతి అనోచ్యానీత్యనోచ్యాని ఇత్యాహో ఆహుస్తృష్టుభ తృష్టుభో వై వా ఏతత్ ఏతద్వీర్యం వీర్యం యత్ యత్ కపుత్ కపుదుష్ణిహ ఉష్ణిహ జగత్యై జగత్యై యత్ యదుష్ణిహ కపుభూ ఉష్ణిహ కపుభావన్వాహ ఉష్ణిహ కపుభావిత్యుష్ణిహ కపుభూ అన్వాహతేన అన్వాహేత్యనోహ తేనైవ సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగస్య అవరుంధే రుంధే గాయత్రీ గాయత్రీ వై వారేషా ఏషా యత్ష్ణి ఉష్ణిహాయాని యాని చత్వారి చత్వారి అధ్యక్షరాణి అక్షరాణి చతుష్పాద చతుష్పాద చతుష్పాదయిషతుపాద ఏ పశవ పశవో యథా పురోణాశే పురోణాశే పురోణాశ రోడాశోధి అధ్యేమం ఏమేవృచి ఇచ్చి అధ్యక్షరాణి అక్షరాణి యత్జగత్యా జగత్యా పరిదధ్యాద్ పరిదధ్యాదందం పరిదధ్యాది పరిదధ్యాద్ యజ్ఞం యజ్ఞం గమయేత్ గమయేంతృష్ుభా తృష్ుభా వై పరిదధాది ప్రధాతీంద్రియం ఇంద్రియం వై వై వీర్యం వీర్యం తృష్ుక తృష్ుకింద్రియే ఇంద్రియ వీర్యే వీర్యే యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి నాంతం అందం గమయతి గమయత్రే అగ్నేత్రీ త్రీతే వాజినా వాజినాత్రీ త్రీ సధస్థా సధస్థేతి సధస్థేతి సధాస్థా ఇది త్రివత్యా త్రివత్యా పరి త్రివత్యేతి త్రివత్యా పరిదధాతి దాది సర్వత్వాయ సర్వత్వాయ సర్వ సర్వత్వాయేతి సర్వత్వాయ సర్వో వై వా ఏష యజ్ఞ యజ్ఞాయత్ యత్రైధాతరీయం త్రైధాతరీయం కామాయ కామాయ కామాయ కామాయ ప్ర కామాయ కామాయేది కామాయ కామాయ ప్రయుజ్యతే సర్వేభ్యో హి కామేభ్యో యజ్ఞ యజ్ఞ ప్రయుజ్యతే ప్రయుజ్యతేధాతవీయేన ప్రయుజ్యతీ ప్రయుజ్యతే ప్రయుధాతవీయేన యజేత యజేతాభిషన్ అభిషణం సర్వ అభిషణ్యభిషన్ సర్వో వై వా ఏష యజ్ఞ యజ్ఞోయత్ యత్రైధాతవీయం త్రైధాతవీయం సర్వేణ సర్వేణైవ ఏనం యజ్ఞేన యజ్ఞేనాభి అభిచరతి చరతి శృణతే శృణత ఏవైనం ఏనమేతయా ఏతయైవ ఏవయజేత యజేతాభిచర్యమాణ అభిచర్యమాణ సర్వ అభిచర్యమాణ ఇతిభిచర్యమాణ సర్వో వై వా ఏష యజ్ఞ యజ్ఞాయత్ యత్రైధాతవీయం త్రైధాతవీయం సర్వేణ సర్వేణైవ ఏవయజ్ఞేన యజ్ఞేన యజతే యజతేన నైనం ఏనమభిచరన్ అభిచరం శృణతే అభిచరన్నిభిచరన్ శృణత ఏతయా ఏతయైవ ఏవయజేత యజేత సహస్రేణ సహస్రేణ యక్షమాణ యక్షమాణ ప్రజాతం ప్రజాతమేవ ప్రజాతమిది ప్రజాతం ఏనత్ ఏనద్దాతి ప్రదార్థేతయా ఏతయైవ ఏవయజేత యజేత సహస్రేణ సహస్రేణేదాన ఈజానోంతం అంతం వై వా ఏష పశూనా పశూనాగచ్చతి గచ్చతి యహస్రేణ సహస్రేణ యజతే యజతే ప్రజాపతి ప్రజాపతి ఖలు ప్రజాపతి ప్రజాపతి ఖలు వై వై పశూన్ పశూన సృజత అసృజతాన్ తాగస్త్రైధాతవీయేన త్రైధాతవీయేనైవ ఏవాసృజత అసృజతయం ఏం విద్వాన్ విద్వాగస్త్రైధాతవీయేన త్రైధాతవీయేన పశుకామ పశుకామో యజతే పశుకామ ఇది పశుకామ యజతే యస్మాత్ యస్మాదేవ ఏవయోనే యోనే ప్రజాపతి ప్రజాపతి పశూన్ ప్రజాపతి ప్రజాపతి పశూనసృజత అసృజత తస్మాత్ తస్మాదేవ ఏవైనాన్ ఏనా సృజతే సృజత ఉప ఉపైనం ఏనముత్తరం ఉత్తరకం సహస్రం ఉత్తరమిత్రం సహస్రం నమతి నమతి దేవతాభ్య దేవతాభ్యో వై వా ఏష ఆవృశ్యతే వృశ్యతే యోజక్షే లక్ష్యతి ఇత్యుక్త్వా నయజతే యజతే త్రైధాతవీయేన త్రైధాతవీయేన యజేత యజేత సర్వ సర్వో వై వా ఏష యజ్ఞ యజ్ఞోయత్ యత్రైధాతవీయం త్రైధాతవీయకం సర్వేణ సర్వేణైవ యజ్ఞేన యజ్ఞేన యజతే యజతేన దేవతాభ్య ఆవృశ్యతే దృశ్యతే ద్వాదశకపాల ద్వాదశకపాల పురోడాశ ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల పురోడాశో భవతి భవతిరే తే త్రయ త్రయశ్చతుష్కపాలా చతుష్కపాలా త్రిష్వృద్ధత్వాయ చతుష్కపాలాచతు కపాలా త్రిశవృద్ధర్య త్రిశవృద్ధర్వాతి త్రిశవృద్ధాయ త్రయ పురోడాశా పురోడాశా త్రయ ఇమే లోకానామాప్యై ఆప్యాముత్తర ఉత్తర ఉత్తర ఉత్తర జ్యాయాన్ ఉత్తర ఉత్తర ఇత్యుత్తర ఉత్తర జ్యాయాన్ భవతి భవత్యేవం ఏమివ ఇవ హి ఇమే ఇమే లోకా లోకాయమయ యమయో మధ్యే యమయేతి యమానయ మధ్య ఏతద్వై వా అంతరిక్ష రూపం రూపకం సమృద్ధి సమృద్ధి సర్వేషా సమృద్ధ్యాం వృద్ధి సర్వామభిగమయన్ అభిగమయన్నర అభిగమయన్నిభిగమయన్ అవర్ధ్యతి యత్యసంవృత్కారం అసంవృత్కారకం హిరణ్యం అసంవృత్కారమిత్యసంవృత్కారం హిరణ్యం దాది దాది తేజ ఏవరుంధే రుంధే తార్ప్యం తార్ప్యం దాది దాది పశూన్ పశూనేవ అవరుంధే రుంధే ధేనుం ధేనుం దాది దాత్యాశిష ఆశిష ఏవ ఆశిషరిత్యాశిష ఏవ అవరుంధే రుంధే సాంన సాంనో వై వాషవర్ణ వర్ణో యద్ధిరణ్యం హిరణ్యం యజుషాం యజుషాం తార్ప్యం తార్ప్యముత్మదానా ఉత్మదానా ధేను ఉత్మదానామిత్యుత్మదానా ధేనురేతాన్ ఏతానేవ ఏ సర్వాన్ సర్వాన్వర్ణాన్ వర్ణానవ అవరుంధే రుంధ ఇది రుంధే తష్టాహతపుత్ర హతపుత్రో వీంద్రం హతపుత్ర ఇది హతపుత్ర వీంద్రం సోమం చీంద్రమిది ఇంద్రం సోమ ఆహరత్ అహరత్తస్మిన్ తస్మింద్ర ఇంద్ర ఉపహవం ఉపహవమీక్షత ఉపహవమిత్యుపాహవం ఐచ్ఛత తన్న నోప ఉపాహ్వేద అహ్వేదపుత్రం పుత్రం మే మేగి అవధీరితి సహ సయజ్ఞవేషసం యజ్ఞవేషసం కృత్వాజ్ఞవేషసమితి యజ్ఞవేషసం కృత్వాసహ సోమం రాసహేది ప్రాసహ సోమమపివత్ అపివత్తరసియత్శిష్యత అత్యశిష్యత అత్యశిష్యతే అశిష్యత తత్ష్టా తష్టాహవనీయం ఆహవనీయముప ఆహవనీయమిహవనీయం ఉప ప్రవర్తయత్ ప్రవర్తయత్సాహ సాహేంద్రశత్రు ఇంద్రశత్రువర్ధస్ ఇంద్రశత్రుంద్రశత్రు వర్ధస్సేతి సహ సవద్వ ఊర్ధ్వ పరావిధ్యతి పరావిధ్యతి తావతి పరావిధ్యతీతి పరావిధ్యతి తావతి స్వయం స్వయమేవి జరమత అరమతీ వాతావత్వణం ప్రవణమాసీత్ ప్రవణమితి ప్రావణం ఆసీద్ది వాతావత్వదసి అభ్యగ్నే అగ్నేరాసీత్ ఆసీత్ సహ సంభవన్ సంభవన్నగ్నేశోమో సంభవన్నితి సాంభవన్ అగ్నేశోమాభి అగ్నేశోమావిత్యగ్నేశోమో అభిసం సమభవత్ అభవత్సహ సరిషుమాత్రమిషుమాత్రం ఇషుమాత్రమిషుమాత్రం విష్ం ఇషుమాత్రమిషుమాత్రమిషుమాత్రం ఇషుమాత్రం విష్ంగవర్ధత అవర్ధత సహ స ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ వృణోద్ అవృణోద్యుత్ ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ వృణోద్ అవృణోత్త తద్వృత్రస్ వృత్రస్ వృత్రత్వం వృత్రత్వం తస్మాత్ వృత్రత్వమితి వృత్రత్వం తస్మాదింద్ర ఇంద్రో విభేద్ అవిభేదతి అవిత్తష్టా తష్టా తస్మై తస్మై తష్టా తష్టా వజ్రం వజ్రమసించత్ అసించత్తప తపో వై వై సహ సవజ్ర వజ్ర ఆసీర్ ఆసీత్తం తముద్యంతుం ఉద్యంతుం న ఉద్యంతమిత్యుపజంతుం నాశక్నోద్ అశక్నోదస అథ వై వై తర్హి తర్హి విష్ణు విష్ణువన్యా అన్యా దేవత దేవతాసీత్ ఆసీత్ సహ సో అబ్రవీద్ అబ్రవీద్విష్ణో విష్ణవా ఏహి ఇహీదం ఇదమా ఆహరిష్యావ హరిష్యావోయేన ఏనాయం అయమిదం ఇదమితి ఇది సహ స విష్ణు విష్ణుస్త్రేధా రేధాత్మానం ఆత్మానం విని న్యధర్త అధర్త పృథివ్యాం పృథివ్యాం తృతీయం తృతీయమంతరిక్షే అంతరిక్షే తృతీయం తృతీయం దివి దివి తృతీయం తృతీయమభివర్యావర్తాద్ అభివర్యావర్తాద్ధి అభివర్యావర్తాదిత్యభిపర్యావర్తాదిత్యభిభేద్ అభిభేద్యత్ యత్పృథివ్యాం పృథివ్యాం తదీయం తదీయమాసీత్ ఆసీత్ తేన తేనేంద్ర ఇంద్రవజ్రం వజ్రముద్ ఉదయచ్చత్ అయచ్చద్విష్ణోనస్థిత విష్ణోనస్థిరస్త విష్ణోనస్థిర ఇది విష్ణో అనుస్థిర సోహోబ్రవీద్ అబ్రవీన్మా మా మే మే ప్రహాహ హారస్తి ప్రత్యై వా ఇదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్ తత్తే ప్రదాస్యామి దాస్యామీతి తదస్మై అస్మై ప్రాయచ్చత్ అయచ్చత్ తి ప్రత్యగృహాద్ గృహాదధాహ అధామా మేతి తద్విష్ణవే విష్ణవేతి అభిప్రాయచ్చత్ అయచ్చత్ తద్విష్ణు విష్ణు ప్రతి ప్రత్యగృహాద్ గృహాదస్మాసు అస్మాస్ంద్ర ఇంద్ర ఇంద్రియమ్ ఇంద్రియమ్ దాతు దాత్మిదంతరిక్షే అంతరిక్షే తృతీయం తృతీయమాసీత్ ఆసీత్ తేనేంద్ర ఇంద్రో వజ్రం వజ్రముద్ ఉదయచ్చత్ అయచ్చద్విష్ణునుస్థిత విష్ణునుస్థిత సహ విష్ణునుస్థిత ఇది విష్ణో అనుస్థిత సోవ్రవీర్ అబ్రవీన్మా మానే మే ప్రహాహ హారస్తి రస్తి వై వా ఇదం ఇదం మయి మయి వీర్యం వీర్యం తత్తే ప్రదాస్యామి దాస్యామీతి తదస్మై తస్మై ప్రాయచ్చత్ అయచ్చత్ తత్ప్రతి ప్రత్యగృహాద్ గృహాద్భి నిర్మా మాధాః అధా ఇది తద్విష్ణవే విష్ణవేతి అభిప్రాయచ్చత్ అయచ్చత్ తద్విష్ణు విష్ణు ప్రతి ప్రత్యగృహాద్ గృహాదస్మాసు అస్మాస్ంద్ర ఇంద్ర ఇంద్రియమ్ ఇంద్రియమ్ దాతు దాప్తిదివి దివి తృతీయం తృతీయమాసీత్ ఆసీత్ తేనేంద్ర ఇంద్రో వజ్రం వజ్రముద్ ఉదయచ్చత్ అయచ్చద్విష్ణోనుస్థిత విష్ణోనుస్థిరస్త విష్ణోనుస్థిర ఇది విష్ణో అనుస్థిత సోవ్రవీద్ అబ్రవీన్మా మా మే మే ప్రహాహ హార్యేన ఏనాహం అహమిదం ఇదమస్మి అస్మిదే తే ప్రదాస్యామి దాస్యామీతి ఇత్యబ్రవీద్ అబ్రవీన్ సంధాం సంధాంతో సంధామితి సంధాం సుసం సందధావహి దధావహి త్వాం త్వామేవ ఏవ ప్రవిశామి ఇశామీతి ఇన్మాం మాం ప్రవిశే ప్రవిశే కిం ప్రవిశేవతి ప్రావిశే ఇన్మా మా భుంజా భుంజా ఇత్యబ్రవీద్ అబ్రవీద్ త్వాం త్వామేవ ఏవేంధీయ ఇంధీయ తవ తవ భోగాయ భోగాయ త్వాం త్వాం ప్రవిషేదం విషేదమితి ఇత్యబ్రవీద్ అబ్రవీత్తం తమ్ వృత్ర వృత్ర ప్రావిశత్ అవిశదుదరం ఉదరం వై వై వృత్ర వృత్ర క్షత్ క్షుత్ ఖలు ఖలు వై వై మనుష్య మనుష్య భ్రాతృవ్య భ్రాతృవ్యోయ ఏం ఏం వేద వేద హంతి హంతి క్షుధం క్షుధం భ్రాతృవ్యం భ్రాతృవ్యం తత్ తస్మై తస్మై ప్రాయచ్చత్ అయచ్చత్ తత్ప్రతి ప్రత్యగృహాద్ అగృహాత్రి తన్మా మాధాః అధా ఇది తత్ తద్విష్ణవే విష్ణవేతి అభిప్రాయచ్చత్ అయచ్చత్ తద్విష్ణు విష్ణు ప్రతి ప్రత్యగృహాద్ అగృహాదస్మాసు అస్మాస్ంద్ర ఇంద్ర ఇంద్రియమ్ ఇంద్రియమ్ దాతు దాద్విది ఇదియత్రి ప్రాయచ్చత్ అయచ్చత్రి ప్రత్యగృహాద్ ప్రత్యగృహాత్ ప్రత్యగృహాది ప్రతి అగృహాద్ తత్ధాతో త్రిధాతో త్రిధాతుత్వం త్రిధాతోరి త్రిధాతో త్రిధాతుత్వం యత్ త్రిధాతుత్వమిది త్రిధాతుత్వం యద్విష్ణు విష్ణురన్వతిష్టత అన్వతిష్టత విష్ణవే అన్వతిష్టవేద్యనో అతిష్టత విష్ణవేది అభిప్రాయచ్చత్ అయచ్చద్స్మాద్ తస్మాదైంద్రావైష్ణవం ఐంద్రావైష్ణవగం హరి ఐంద్రావైష్ణవమిైంద్రావైష్ణవం హరిర్భవతి భవతి యద్వై వాయుం ఇదం కిం కించ చదత్ తదస్మై అస్మై తత్ ప్రాయచ్చత్ అయచ్చదృజ పితసామాని సామాని యజోగుంసి యజోగుంసి సహస్రం సహస్రం వై వా అస్మై అస్మై తత్ అయచ్చత్ సహస్రదక్షిణం సహస్రదక్షిణమితి సహస్రదక్షిణం దేవా వై వైరాజన్యాత్ రాజన్యాజ్జాయమానాత్ జాయమానాదభిభయో అభిభయస్తం రమంత అంతరేవ ఏ సంతం సంతం దామ్నా దామ్నాత అపోగుంభన్ అగుంభన్ సహ స వై వాషోపోబ్ధ అపోబ్ధో జాయతే అపోబ్ధైత్యపోబ్ధ జాయతేయత్రాజన్య రాజన్యోయత్ యద్వై వాషోనపోబ్ధ అనపోబ్ధో జాయేత అనపోబ్ధైత్యనపోబ్ధ జాయేత వృత్రాన్ వృత్రాన్ఘన్ ఘనగ్యశ్చరేద్ చరేద్యం యం కామయేత కామయేత రాజన్యం రాజన్యమనపోబ్ధ అనపోబ్ధో జాయేత అనపోబ్ధైత్యనపోబ్ధ జాయేత వృత్రాన్ వృత్రాన్ఘన్ ఘనగ్యశ్చరేద్ చరేదితి తస్మై తస్మాదం ఏకమై ఇంద్రావారిహస్పత్యం ఐంద్రావారిహస్పత్యం చరం ఐంద్రావారిహస్పత్యమిైంద్రావారిహస్పత్యం చరం నిర్వపేద్ ఉపేదైంద్ర ఐంద్రో వై వైరాజన్య రాజన్యో బ్రహ్మ బ్రహ్మ బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణివ ఏనం ఏనం దాంన దాంనోపోంభనాద్ అపోంభనాన్మంచతి అపోంభనాదిత్యపంభనా ముంచతి హిరణ్మయం హిరణ్మయం దామ దామదక్షిణ దక్షిణ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏనం ఏనం దాంన దాంనోపోంభనాద్ అపోంభనాన్ముంచతి అపోంభనాదిత్యపంభనాద్ ముంచతీతి ముంచతి నవో నవో భవతి నవో నవ ఇది నవ నవ భవతి జాయమాన జాయమానోన్హాన్హాంకేతు హేతుషసా ఉషసామేతి ఏత్యగ్రే అగ్రహిత్యగ్రే భాగం దేవేభ్య దేవేభ్యో విదధాది దాత్యాయన్ ఆయన్ ప్ర ఆయన్నిత్యాయన్ ప్రచంద్రమాహ చంద్రమాస్తిరది స్థిరది దీర్ఘం దీర్ఘమాయు ఆయురిత్యాయు యమాదిత్యా ఆదిత్యాఘుంశం అఘుంశమాప్యాయంతి ఆప్యాయంతి ఆప్యాయంతీత్యాప్యాయంతి తమక్షితం అక్షితమక్షితయ అక్షితయ పిబంతి పిబంతీతి పిబంతి తేన నో రాజా రాజా వరుణ వరుణమా బృహస్పతి బృహస్పతిరా ఆప్యాయంతు ప్యాయంతు భువనస్ భువనస్ గోపా గోపాగోపా రాజ్యాం దిశి దిశి త్వం తమింద్ర ఇంద్రాసి అసి రాజా రాజోత ఉతోదీచ్యాం ఉదీచ్యాం వృత్రహన్ వృత్రహన్ వృత్ర వృత్రహన్నిటి వృత్రహన్ వృత్రహాసి వృత్రహేతి వృత్రా అసీత్యసి యత్రయంతి యంతి శ్రోత్యా శ్రోత్యాస్తం ఝిందే హే దక్షిణ దక్షిణతో వృషభ వృషభ ఏషి ఏషి హవ్య హవ్య ఇది హవ్య ఇంద్రో జయాతి జయాతి న పరా పరాజయాతై యజాతాధిరాజ అధిరాజో రాజసు అధిరాజయిత్యధిరాజ రాజసు రాజయాతి రాజస్విధి రాజాసు రాజయాతీతి రాజయాతి విశ్వాహి భూయా భూయా పృతనా పృతనా అభిష్టీ అభిష్టీరుపసభ్య ఉపసభ్యో నమస్య ఉపసభ్యైత్యుపాసభ్య నమస్యో యథా యథాసత్ అసవిత్యసత్ అస్యేత్ ఇదేవ ఏవ ప్ర ప్రవిలిచే విలిచే మహిత్వం మహిత్వం దివ మహిత్వమితి మహిత్వం ఇవ పృథివ్యా పృథివ్యాపరి పరియంతరిక్షాత్ అంతరిక్షాదిత్యంతరిక్షాత్ స్వరాడింద్ర స్వరాడితి స్వరాడ్ ఇంద్రోదమే నమ ఆ విశ్వగోర్త విశ్వగోర్తస్వరి విశ్వగోర్త ఇది విశ్వగోర్త స్వరిరమత్ర అమత్రోపవక్షే అపవక్షే రణాయ రణాయే తిరణాయ అభిత్వా పాశుభ్ర శూరణో నుమ నో నుమో దుర్ధా అదుర్ధా ఇవ ఇవ ధేనవ ధేనవ ఇది ధేనవ ఈశానమాస్య అస జగత జగత సువర్దృశం సువర్దృశమీశాన సువర్దృశమితి సుమహాదృశం ఈశానమింద్ర ఇంద్రతస్థుష తస్థుషరితి తస్థుష స్వామిద్ ఇద్ధి హవామహే హవామహే సాతా సాతా వాజస్ వాజస్ కారవ కారవ ఇది కారవ తాం వృత్రేషు వృత్రేష్ింద్ర ఇంద్ర సత్పతి సత్పతి నర సత్పతిమితి సత్పతి నర ం కాష్టాసు కాష్టాస్వర్వత అర్వత ఇత్యర్వద యద్యావః ద్యావ ఇంద్ర ఇంద్రతే తే శతం శతకం శతం శతం భూమీ భూమిరుత ఋత స్యుః స్యురితి స్యుః తత్వా త్వావజ్రిన్ వజ్రిన్ సహస్రం సహస్రగం సూర్యాః సూర్యాను అనున జాతం జాతమష్ట అష్ట రోదసీ రోదసీ ఇతి రోదసీ పివా సోమం సోమమింద్ర ఇంద్రమందదు మందదు త్వాయం కన్యమే తే సుషావ సుషావ హర్యశ్వ హర్యశ్వాద్రిః హర్యశ్వేతి హరి అశ్వ అద్రిరిత్యద్రిః సోదుర్బాహుభ్యాం బాహుభ్యాం సుయతః బాహుభ్యామి బాహోభ్యాం సుయతో న సుయత ఇది సూయతః నార్వా అర్వేత్యర్వా రేవతీర్ణ అసధమాద సధమాద ఇంద్రే సధమాద ఇది సధమాద ఇంద్రే సంతు సంతు తువివాజా తువివాజాది తువీవాజా క్షుమంతో యాఘర్మదేమ మదేమేతి మదేమ ఉదగ్నే అగ్నే శుచయ శుచయస్తవ తవరి ఇజ్యోతిషా జ్యోతిషోత్ ఉదు ప్రత్యం యంజాతవేదసం జాతవేదసం సప్త జాతవేదసమితి జాతవేదసం సత్వత్వా హరిత హరితో రథే రథే వహంతి వహంతి దేవ దేవసూర్య సూర్యేతి సూర్య శోచిష్కేశం విచక్షణ శోచిష్కేశమితి శోచి కేశం విచక్షణేతి విచక్షణ చిత్రం దేవానాం దేవానాముత్ ఉదగాద్ అగాదనీకం అనేకం చక్షుః చక్షుర్మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్యాగ్నేః అగ్నేరిత్యగ్నేః ఆప్రాహ అప్రాద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరిక్షం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరిక్షం సూర్యః సూర్య ఆత్మా ఆత్మా జగతః జగతస్తస్థుషః తస్థుషశ్చ చేతి చ విశ్వే దేవాః దేవా ఋతావృధః ఋతావృధ ఋతుభిః ఋతావృధరిత్యృతావృధః ఋతుభిర్హవనశ్రుతః ఋతుభిరిత్యుతోభిః హవనశ్రుత ఇది హవనశ్రుతః విషంభాం యుజ్యం యుజ్యం వయః పయ ఇది వయః విశ్వే దేవాః దేవా శృణుత శృణుతే మమ్ ఇమగం హవం హవం మే మే ఏ అంతరిక్షే అంతరిక్షే ఏ య ఉప ఉపద్యవి వ్యతిష్ట స్థేతిష్ట ఏ అగ్నిజిహ్వా అగ్నిజిహ్వా ఉత అగ్నిజిహ్వా ఇత్యగ్నిజిహ్వా ఉత వాజత్రాజత్రా ఆసద్య ఆసద్యాస్మిన్ ఆసద్యేత్యాసద్య అస్మిన్ బర్హిషి బర్హిషి మాదయధ్వం మాదయధ్వమితి మాదయధ్వం ద్వితీయకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.